187 లావణేశాలిని సం ధా లావణేశాలిని లావణ్యం సౌందర్యం పరమానంద స్వరూపతయ అతిశ్య ప్రీతి విషయత్వం శాలత ఇతి శంకర గ్రంథరత్నావళి తథా సర్వానేన సాధారణ సుందర్భనన కీతి వా ఓం లావణేశాలిన్యే నమః. ఆం వి లావణ్యమనగా సౌందర్యము పరమానంద స్వరూపము గలదగుట చేతిను సర్వాతిశ్య ప్రీతికి విషయమైన సౌందర్యముతో ప్రకాశించునదగుట చేతను దేవి లావణ్యశాలిని ఎని ప్రస్తుయమాన ఎగుచున్నది. సర్వానేన సాధారణమైన అనగా ముక్తాహారము నందలి ప్రతి ముత్యము ప్రకాశించునట్టి తడతల కాంతిన ప్రత్యేక శయనము నందు వెలుగొందు తడతల కాంతి స్ఫురణమును లావణ్యమందురు తాదృశమైన సుందర భావము గలదగుటంజేసియు మహామహేశ్వరి లావణ్యశాలిని ఎని కీర్తనీయురాలగుచున్నది. శరీరము నందలి ఏస్టు